నిరోహ నిరోహ రుద్రా దిగ్ రుద్రాస్తే రుద్రా దిగ్ రుద్రాస్తే తేజాస్తే తే రుద్రా రుద్రాస్తే దేవా దేవాస్తే రుద్రా రుద్రాస్తే దేవా దేవా దేవాస్తే తే దేవా అధిపతయో అధిపతయో దేవాస్తే తే దేవా అధిపతయః దేవా అధిపతయో అధిపతయో దేవా దేవా అధిపతయ ఇంద్ర ఇంద్రోధిపతయో దేవా దేవా అధిపతయ ఇంద్రః అధిపతయ ఇంద్ర ఇంద్రోధిపతయో అధిపతయ ఇంద్రో హే దీనా గుహే దీనామింద్రోధిపతయో అధిపతయ ఇంద్రో హే దీనా అధిపతయ ఇత్యాదే పతయః హే దీనా గుహే దీనామింద్ర ఇంద్రో హే దీనాం ప్రతిధర్తా ప్రతిధర్తా హే దీనామింద్ర ఇంద్రో హే దీనాం ప్రతిధర్తా హే దీనాం ప్రతిధర్తా ప్రతిధర్తా హే దీనా గుహే దీనాం ప్రతిధర్తా పంచదశ పంచదశ ప్రతిధర్తా హే దీనా గుహే దీనాం ప్రతిధర్తా పంచదశ పంచదశ పంచదశ ప్రతిధర్తా ప్రతిధర్తా పంచదశ స్వాత్తా పంచదశ ప్రతిధర్తా ప్రతిధర్తా పంచదశ స్వాతిధర్తేతి ప్రతిధర్తా పంచదశ పంచదశ స్వాస్తోమస్తోమస్త్వా పంచదశ పంచదశ స్వాస్తోమ పంచదశ ఇతి పంచదశ స్తోమస్తోమస్త్వా స్తోమః పృథివ్యాం పృథివ్యాగుస్తోమస్త్వాస్తోమః పృథివ్యా పృథివ్యాం పృథివ్యాగుస్తోమస్తోమః పృథివ్యాగుశ్రయతు శ్రయతు పృథివ్యాగుస్తోమస్తోమః పృథివ్యాగుశ్రయతు పృథివ్యాగుశ్రయతు శ్రయతు పృథివ్యాం పృథివ్యాగుశ్రయతు ప్రఉగం ప్రఉగగ్గుశ్రయతు పృథివ్యాం పృథివ్యాగుశ్రయతు ప్రఉగం శ్రయతు ప్రఉగం ప్రఉగగ్గుశ్రయతు శ్రయతు ప్రఉగముఖముఖం ప్రఉగగ్గుశ్రయతు శ్రయతు ప్రఉగముఖం ప్రఉగముఖముఖం ప్రఉగం ప్రఉగముఖమవ్యథయద వ్యథయదుఃఖం ప్రఉగం ప్రఉగముఖమవ్యథయత్ ఖమవ్యథయద వ్యథయదుఃఖముఖమవ్యథయత్ స్తభ్రాతు స్తభ్రాత్మవ్యథయదుఃఖముఖమవ్యథయత్ స్తభ్రాతు స్తభ్నాతు స్తభ్నాత్మవ్యథయద వ్యథయత్ స్తభ్నాతు బృహత్ బృహత్ స్తభ్నాత్మవ్యథయద వ్యథయత్ స్తభ్నాతు బృహత్ స్తభ్నాతు బృహత్ బృహత్ స్తభ్నాతు స్తభ్నాతు బృహత్ సామ సామ బృహత్ స్తభ్నాతు స్తభ్నాతు బృహత్ సామ సామ సామ బృహత్ బృహత్ సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సామ బృహత్ బృహత్ సామ ప్రతిష్ఠిత్యై సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సామ సామ ప్రతిష్ఠిత్యై సమ్రాట్ సమ్రాట్ ప్రతిష్ఠిత్యై సామ సామ ప్రతిష్ఠిత్యై సమ్రాట్ ప్రతిష్ఠిత్యై సమ్రాట్ సమ్రాట్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సమ్రాటస్య సమ్రాట్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సమ్రాటసి ప్రతిష్ఠిత్యై సమ్రాట్ సమ్రాటసి ప్రతీచీ ప్రతీచ్యసి సమ్రాట్ సమ్రాటసి ప్రతీచీ సమ్రాడితి సమ్రాటీ ప్రతీచ్యస్యసి ప్రతీచీ దిక్ దిక్ ప్రతీచ్యస్యసి ప్రతీచీ దిక్ పృథివ్యాగుశ్రయతు మరుత్తదీయం మరుత్తదీయగ్గుశ్రయతు పృథివ్యా పృథివ్యాశ్రయమర్తీయమర్తీయం మరత్వదీయగుశ్రయదుశ్రయమర్తీయముఖముఖం మరత్వదీయగుశ్రయదుశ్రయమర్తీయముఖం బృహతి దిగ్బృహతే బృహతి దిగ్ మరుతో మరుతో దిగ్బృహతి ప్రథమజా దేవేషు దివో దివో దేవేషు ప్రథమజా ప్రథమజా దేవేషు దివః ప్రథమజా ఇది ప్రథమా జా దేవేషు దివో దివో దేవేషు

రక్షాకోతి రక్షాకోతి హేతురు హేతి రక్షాకోతి ప్రహేతి ప్రహేతి రక్షాకోతి హేతురు హేతి రక్షాకోతి ప్రహేతి రక్షాకోతి ప్రహేతి ప్రహేతి రక్షాకోతి రక్షాకోతి ప్రహేతి రయమయం ప్రహేతి రక్షాకోతి రక్షాకోతి ప్రహేతి రయం ప్రహేతి రయమయం ప్రహేతి ప్రహేతి రయం దక్షిణా దక్షిణాయం ప్రహేతి ప్రహేతి రయం దక్షిణా అయం దక్షిణా దక్షిణాయమయం దక్షిణా విశ్వకర్మా విశ్వకర్మా దక్షిణాయమయం దక్షిణా విశ్వకర్మా విశ్వకర్మా విశ్వకర్మా దక్షిణా దక్షిణా విశ్వకర్మా తస్య విశ్వకర్మా దక్షిణా దక్షిణా విశ్వకర్మా తస్య విశ్వకర్మా తస్య తస్య విశ్వకర్మా విశ్వకర్మా తస్య రథస్వనో రథస్వనస్తస్య విశ్వకర్మా విశ్వకర్మా తస్య రథస్వన విశ్వకర్మేతి విశ్వకర్మా రథస్వనో రథస్వనస్తస్య తస్య రథస్వనశ్చ జలథస్వనస్తస్య తస్య రథస్వనశ్చ స్వనస్య జలథస్వనో రథస్వనస్య రథే చిత్రో రథే చిత్రస్య రథస్వనో రథస్వనస్య రథే చిత్ర స్వన ఇతి రథ స్వన రథే చిత్రో రథే చిత్రస్య జలథే చిత్రస్య జలథే చిత్రస్య జలథే చిత్రస్య రథే చిత్రస్య జలథే చిత్రో రథే చిత్రస్య సేనాని గ్రామణ్యౌ సేనాని గ్రామణ్యౌ జలథే చిత్రో రథే చిత్రస్య సేనాని గ్రామణ్యౌ రథే చిత్ర ఇతి రథే చిత్ర సేనాని గ్రామణ్యౌ సేనాని గ్రామణ్యౌ చతుదేనాని గ్రామణ్యౌ మేనకా మేనకా సేనాని గ్రామణ్యౌ చతుదేనాని గ్రామణ్యౌ మేనకా సేనాని గ్రామణ్యౌ మేనకా మేనకా సేనాని గ్రామణ్యౌ సేనాని గ్రామణ్యౌ మేనకా చ మేనకా సేనాని గ్రామణ్యౌ సేనాని గ్రామణ్యౌ మేనకా చ సేనాని గ్రామణ్యాది సేనాని గ్రామణ్యౌ మేనకా చ మేనకా మేనకా చ సహజన్యా సహజన్యా చ మేనకా మేనకా చ సహజన్యా సహజన్యా సహజన్యా జన్యా చ తథా జన్యా చ తథా జన్యా చ జన్యా చ తథా జన్యా స జన్యా చ అప్సరసావప్సరసౌ చ జన్యా స జన్యా చ అప్సరసౌ జన్యేతి సహ జన్యా అప్సరసావప్సరసౌ చ అప్సరసౌ దక్షిణవో దక్షిణవో అప్సరసౌ చ అప్సరసౌ దక్షిణవః ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి ప లోచంతీచాప్సరసావప్సరసౌ చానం లోచం జనం లోచంతీ చాప్సరసౌ లోచంతీప్సరసావప్సరసౌ చాప్సరసౌ సర్పా సర్పా అప్సరసౌ చాప్సరసౌ సర్పా పూర్వజిత్తిశ్చ పూర్వజిత్తిశ్చ పూర్వజిత్తిశ్చ

వర్షామిది సువః సా వామగ్నే అగ్నే జిహ్వాజిహ్వామగ్నేజుకృషేజిగృషేరగ్నేజిహ్వామగ్నేజుకృషేజిగృషే అగ్నేజుకృషేహవ్యవాహగోహవ్యవాహంజుకృషే అగ్నిరగ్ని సుదక్షస్సు విదాయ సువిదాయ సుదక్షో అగ్నిరగ్నిసుదక్షస్సు విదాయ సుదక్షస్సు విదాయ సువిదాయ సుదక్షస్సు విదాయ నవ్యసే సువిదాయ సుదక్షస్సు విదాయ నవ్యసే సుదక్ష విదాయ నవ్యసే నవ్యసే సువిదాయ సువిదాయ నవ్యసే ప్రతీకో బృహత బృహత ఘృత ప్రతీకో ఘృత ప్రతీకో బృహతాది విస్పృశాది విస్పృశ బృహత ఘృత ప్రతీకో ఘృత ప్రతీకో బృహతాది విస్పృశ ప్రతీక ఇది ఘృత ప్రతీక బృహతాది విస్పృశాది విస్పృశ బృహత బృహతాది విస్పృశ ఆద్యమద్యమద్య విస్పృశ బృహత బృహతాది విస్పృశ ఆద్యమద్ విస్పృశ ఆద్యుమద్యుమద్య విస్పృశాది విస్పృశ ఆద్యుమద్య విద్యుమద్య విస్పృశాది విస్పృశ విస్పృశేతి దివి స్పృశ మద్విద్యుమద్యుమద్ భాతి భాతి విద్యుమద్యుమద్ భాతి విద్యుమద్ భాతి భాతి విభాతి భరతేభ్యో భరతేభ్యో భాతి విభాతి భరతేభ్యతి భరతేభ్యో భరతేభ్యో భాతి భాతి భరతేభ్య శ్రుతిశ్రుతిర్భరతేభ్యో భాతి భాతి భరతేభ్య శ్రుతి భరతేభ్యశ్రుతిశ్రుతిర్భరతేభ్యో భరతేభ్య శ్రుతి అగ్నేమగ్నే అంగిరసో అంగిరసో అగ్నే మగ్నే అంగిరస అంగిరసో అంగిరసో అగ్నే అగ్నే అంగిరసో గుహా గుహాంగిరసో అగ్నే అగ్నే అంగిరసో గుహా అంగిరసో గుహా గుహాంగిరసో అంగిరసో గుహా హితంగుహాంగిరసో అంగిరసో గుహా హితం గుహా హితంగుహా గుహా హితమన్వను హితంగుహా గుహా హితమనో హితమన్వను హితగో హితమన్వ విందన్న విందన్నను హితగో హితమన్వ విందన్నవ విందన్న విందన్నన్వన్వ విందన్ శిశ్రియాణగో శిశ్రియాణమ విందన్నన్వన్వ విందన్ శిశ్రియాణం అవిందన్ శిశ్రియాణగో శిశ్రియాణమ విందన్న విందన్ శిశ్రియాణం వనే వనే వనే వనే శిశ్రియాణమ విందన్న విందన్ శిశ్రియాణం వనే వనే శ్రియాణం వనే వనే వనే వనే శిశ్రియాణగో శిశ్రియాణం వనే వనే వనే వన ఇది వనే వనే జాయసే జాయసే స సజాయసే మత్స్యమానో మత్స్యమానో జాయసే స సజాయసే మత్స్యమాన జాయసే మత్స్యమానో మత్స్యమానో జాయసే జాయసే మత్స్యమాన సహస్రహో మత్స్యమానో జాయసే జాయసే మత్స్యమాన సహస్యమాన సహస్రహో మత్స్యమానో మత్స్యమానస్వహో మహన్ మహత్సహో మత్స్యమానో మత్స్యమానస్వహో మహద్ సహో మహన్ మహత్ సహస్రహో మహత్వాన్ త్వాం మహత్ సహస్రహో మహత్వాన్ త్వాం మహన్ మహత్వా బాహురాహుస్వాం మహన్ మహత్వా బాహు బాహురాహుస్వాం త్వామాహుస్సహసహసహస్వాం త్వామాహుస్సహసహసహస ఆహురాహుస్సహసపుత్రం పుత్రగో సహస ఆహురాహుస్సహసపుత్రం సహసపుత్రం పుత్రగో సహసహసపుత్రమంగిరో అంగిర పుత్రగో సహసహసపుత్రమంగిర మంగిరో అంగిర పుత్రం పుత్రమంగిర ఇత్యంగిర గేతం గేతం యజ్ఞస్య యజ్ఞస్య గేతం ప్రథమం ప్రథమం గేతం యజ్ఞస్య యజ్ఞస్య గేతం ప్రథమం గేతం ప్రథమం ప్రథమం గేతం గేతం ప్రథమం పురోహితం పురోహితం ప్రథమం గేతం గేతం ప్రథమం పురోహితం ప్రథమం పురోహితం పురోహితం ప్రథమం ప్రథమం పురోహితమగ్నిమగ్నిం పురోహితం ప్రథమం ప్రథమం పురోహితమగ్నిం పురోహితమగ్నిమగ్నిం పురోహితం పురోహితమగ్నిం నరో నరో అగ్నిం పురోహితం పురోహితమగ్నిం నరః పురోహితమితి పురః అగ్నిర్నరో నరో అగ్నిమగ్నిర్నర త్రిషధస్థే త్రిషధస్థే నరో అగ్నిమగ్నిర్నర త్రిషధస్థే త్రిషధస్థే నరో నరస్పృషధస్థే సగుణం త్రిషధస్థే నరో నరస్పృషధస్థే సంతృషధస్థే సగుణం త్రిషధస్థే త్రిషధస్థే సమింధత ఇంధతే సంతృషధస్థే త్రిషధస్థే సమింధతే ధస్థ ఇది త్రిషధస్థే సమింధత ఇంధతే సగుణ సమింధతే ఇది ఇంధతే ఇంద్రేణ దేవైర్దేవైరింద్రేణేంద్రేణ దేవైస్సరథగో సరథం దేవైరింద్రేణేంద్రేణ దేవైస్సరథం దేవైస్సరథగో సరథం దేవైర్దేవైస్సరథగో సహ సరథం దేవైర్దేవైస్సరథగో సహ సరథగో సహ సరథగో సరథగో సరిహిషి బరిహిషి సరథగో సరథగో సరిహిషి సరథమితి సరథం అగ్నిమగ్నిం వో అగ్నిం నమసా నమసా అగ్నిమగ్నిం నమసోర్జ ఊర్జో నమసా అగ్నిమగ్నిం నమసోర్జోర్జ ఊర్జో నమసా నమసోర్జో నపాతన్నపాతమూర్జో నమసా నమసోర్జో నపాతం ఊర్జో నపాతన్నపాతమూర్జ ఊర్జో నపాతమానపాతమూర్జ ఊర్జో నపాతమానపాతన్నపాతమాహువేహు వానపాతన్నపాతమాహువే ఆహువేహు వాహువే వాయితే హువే తిష్టం చేతిష్టం రియం రియం చేతిష్టమరటిమరటిం చేతిష్టం రియం రియం చేతిష్టమరతిం చేతిష్టమరతిమరతిం చేతిష్టం చేతిష్టమరతి గుస్వద్భరగుస్వద్భరమరతిం చేతిష్టం చేతిష్టమరతి గుస్వద్భరం గుస్వద్భరగుస్వద్భరమరతిమరతి గుస్వద్భరం విశ్వస్య విశ్వస్య స్వద్భరమరతిమరతి గుస్వద్భరం విశ్వస్యాద్భరం విశ్వస్య విశ్వస్య స్వద్భరగుస్వద్భరం విశ్వస్య దూతం దూతం విశ్వస్య స్వద్భరగుస్వద్భరం విశ్వస్య దూతం ధరమితి సోద్ధరం విశ్వస్య దూతం దూతం విశ్వస్య విశ్వస్య దూతమమృతమమృతం దూతం విశ్వస్య విశ్వస్య దూతమమృతం దూతమమృతమమృతం దూతం దూతమమృతం అమృతమిత్యమృతం యోజతే యోజతే సయోజతే అరుషో అరుషో యోజతే సయోజతే అరుషః యోజతే అరుషో అరుషో యోజతే యోజతే అరుషో విశ్వభోజసా విశ్వభోజసా అరుషో యోజతే యోజతే అరుషో విశ్వభోజస విశ్వభోజస ఋషో అరుషో విశ్వభోజస సహ విశ్వభోజస ఋషో అరుషో విశ్వభోజస సహ విశ్వభోజస సహ విశ్వభోజస విశ్వభోజస సుద్రవద్ద్రవత్స విశ్వభోజస విశ్వభోజస సుద్రవత్ విశ్వభోజసేతి విశ్వభోజస సుద్రవద్ద్రవత్స సుద్రవత్స్వాహుత స్వాహుతో దుద్రవత్స సుద్రవత్స్వాహుత స్వాహుతో దుద్రవత్ ద్రవత్స్వాహుత ఆహుత ఇది ఆహుతః బ్రహ్మా యజ్ఞో యజ్ఞస్సు బ్రహ్మా సుబ్రహ్మా యజ్ఞస్సు సుషమీ సుషమీ యజ్ఞస్సు బ్రహ్మా సుబ్రహ్మా యజ్ఞస్సు సుషమీ బ్రహ్మేతి బ్రహ్మా యజ్ఞస్సు సుషమీ సుషమీ యజ్ఞో యజ్ఞస్సు సుషమీ వసూనాం వసూనాగో సుషమీ యజ్ఞో యజ్ఞస్సు సుషమీ వసూనాం వసూనాగో సుషమే సుషమే వసూనాం దేవం దేవం వసూనాగో సుషమే సుషమే వసూనాం దేవం సుషమీతి సుషమీ వసూనాం దేవం దేవం వసూనాం వసూనాం దేవగోరాధో రాధో దేవం వసూనాం వసూనాం దేవగోరాధ దేవగోరాధో రాధో దేవం దేవగోరాధో జనానాంజనానాగోరాధో దేవం దేవగోరాధో జనానాధో జనానాంజనానాగోరాధో రాధో జనానామితి జనానాస్యోదుదస్య శోచి శోచిరస్యోదుదస్య శోచి శోచి శోచిరస్యాస్ శోచిరస్థాదస్థాచ్ఛోచిరస్యాస్ ధూమాసో ధూమాస ఉరుద్ధూమాసో అరుషాసో అరుషాసో ధూమాస ఉరుద్ధూమాసో అరుషాస ధూమాసో అరుషాసో అరుషాసో ధూమాసో ధూమాసో అరుషాసో దివిస్పృశో దివిస్పృశో అరుషాసో ధూమాసో ధూమాసో అరుషాసో దివిస్పృశ అరుషాసో దివిస్పృశో దివిస్పృశో అరుషాసో అరుషాసో దివిస్పృశస్తం దివిస్పృశో అరుషాసో అరుషాసో దివిస్పృశస్తంది విస్పృశో దివిస్పృశస్తమగ్నిమగ్నిగూ సంది విస్పృశో దివిస్పృశస్తమగ్నిం విస్పృశ ఇతి దివి స్పృశమగ్నిగూ సగ్నిమింధత ఇంధతే అగ్నిగూసూ సమగ్నిమింధతే అగ్నిమింధత ఇంధతే అగ్నిమగ్నిమింధతే నరో నర ఇంధతే అగ్నిమగ్నిమింధతే నర నరో నర ఇంధత ఇంధతే నర నర ఇది నర దేవాజస్య వాజస్య అగ్నేగ్నేవాజస్య గోమతో గోమతో వాజస్యాగ్నేగ్నేవాజస్య గోమత వాజస్య గోమతో గోమతో వాజస్య వాజస్య గోమత ఈశాన ఈశానో గోమతో వాజస్య వాజస్య గోమత ఈశాన గోమత ఈశాన ఈశానో గోమతో గోమత ఈశానస్ సహస్వ ఈశానో గోమత గోమత ఈశాన సహోమత ఈశాన సహస ఈశాన ఈశాన సహసోయో సహస ఈశాన ఈశాన సహసోయో స్తోతృభ్య ఆభర భరా స్తోతృభ్య స్తోతృభ్య ఆభర స్తోతృభ్య స్తోతృభ్య ఆభర భరా భరా హరేతి భరా తే అగ్నే అగ్నే తే అగ్నే అగ్నే అగ్నే తేతే అగ్నర్చాగ్నే తేతే అగ్నర్చాగ్నే అగ్నరుచా హవిర్ హవిర్రుచాగ్నే అగ్నరుచా హవి హవిర్ హవిర్ రుచర్చా హవిశుక్రస్య శుక్రస్య హవిర్రుచర్చా హవిశుక్రస్య హవిశుక్రస్య శుక్రస్య హవిర్ హవిశుక్రస్య జ్యోతిషో జ్యోతిష శుక్రస్య హవిర్ హవిశుక్రస్య జ్యోతిష శుక్రస్య జ్యోతిషో జ్యోతిష శుక్రస్య శుక్రస్య జ్యోతిషస్పతే పదే జ్యోతిష శుక్రస్య శుక్రస్య జ్యోతిషస్పతే జ్యోతిషస్పతే పదే జ్యోతిషో జ్యోతిషస్పతే ఇది పదే శుష్యంద్రదస్మ విష్పతే విష్పతే దస్మ విష్పతే చంద్రేతి సూచంద్ర విష్పతే విష్పతే దస్మ విష్పతే హవ్యవాడ్ విష్పతే దస్మ విష్పతే హవ్యవాష్పతే హవ్యవాడ్ విష్పతే విష్పతే హవ్యవాభ్యం దుభ్యగో హవ్యవాడ్ విష్పతే విష్పతే హవ్యవాభ్యం హవ్యవాభ్యం దుభ్యగో హవ్యవాడ్భ్యవాభ్యగో హూయతే హూయతే దుభ్యగో హవ్యవాభ్యవాభ్యగో హూయతే హవ్యవాడి హవ్యవాడ్భ్యగో హూయతే హూయతే దుభ్యం దుభ్యగో హూయత ఇషమిషగో హూయతే దుభ్యం దుభ్యగో హూయత ఇషం హూయత ఇషమిషగో హూయతే హూయత ఇషగ్స్తోతృభ్య స్తోతృభ్య ఇషగో హూయతే స్తోతృభ్య ఇషమిషగ్ స్తోతృభ్య స్తోతృభ్య స్తోతృభ్య స్తోతృభ్య ఆభర భరా స్తోతృభ్య స్తోతృభ్య ఆభర స్తోతృభ్య ఇది స్తోతృభ్య ఆభర భరా భరా హరేతి భర సుశ్చంద్ర సుశ్చంద్రోభే ఉభే సుశ్చంద్ర సర్పిష సర్పిష సుశ్చంద్రోభే ఉభే సుశ్చంద్ర సర్పిష ఉభే ఇత్యుభే చంద్ర సర్పిష సర్పిష సుశ్చంద్ర సుశ్చంద్ర సర్పిషోధర్వీ ధర్వీ సర్పిష సుశ్చంద్ర సుశ్చంద్ర సర్పిషోధర్వీ చంద్రేతి సుచంద్ర సర్పిషోధర్వీ ధర్వీ సర్పిష సర్పిషోధర్వీ శ్రీణీషే శ్రీణీషే ధర్వీ సర్పిష సర్పిషోధర్వీ శ్రీణీషే శ్రీణీషే శ్రీణీషే దర్వీ దర్వీ శ్రీణీష ఆసన్యాసని శ్రీణీషే దర్వీ దర్వీ శ్రీణీష ఆసని దర్వీ దర్వీ శ్రీణీష ఆసన్యాసని శ్రీణీషే శ్రీణీష ఆసని ఆసనీత్యాసని ఉదో న ఉతో ఉదో న ఉదున్న ఉతో ఉతో న ఉదుతో ఇత్యుతో న ఉదున్న న ఉత్పుకూర్యా పుపూర్యా ఉన్న న ఉత్పుకూర్యా పుపూర్యా పుపూర్యా ఉదుత్పూర్యా ఉక్షేషు ఉక్షేషు పుపూర్యా ఉదుత్పూర్యా ఉక్షేషు పుపూర్యా ఉక్షేషు ఉక్షేషు పుపూర్యా పుపూర్యా ఉక్షేషు శవస శవస ఉక్షేషు పుపూర్యా పుపూర్యా ఉక్షేషు శవస ఉక్షేషు శవస శవస ఉక్షేషు ఉక్షేషు శవసస్పతే పదే శవస ఉక్షేషు ఉక్షేషు శవసస్పతే శవసస్పతే పదే శవస శవసస్పద ఇషమిషం పదే శవస శవసస్పద ఇషం అత ఇషమిషం పదే పద ఇషగ్స్తోతృభ్య స్తోతృభ్య ఇషం పదే పద ఇషగ్స్తోతృభ్య స్తోతృభ్య స్తోతృభ్య ఇషమిషగ్ స్తోతృభ్య స్తోతృభ్య ఇషమిషగ్ స్తోతృభ్య స్తోతృభ్య స్తోతృభ్య స్తోతృభ్య ఆభర భరా స్తోతృభ్య స్తోతృభ్య ఆభర స్తోతృభ్య ఇది స్తోతృభ్య ఆభర భరా భరా హరేతి భర అగ్నేతంతమగ్నే జ్ఞేతమద్యాద్యతమగ్నే జ్ఞేతమద్యాద్యతంతమద్యాశ్వమశ్వమద్యదంతమద్యాశ్వం మద్యాశ్వమశ్వమద్యాద్యాశ్వన్ననాశ్వమద్యాద్యాశ్వన్నాశ్వన్ననాశ్వమశ్వన్న స్తోమయీ స్తోమైర్నాశ్వమశ్వన్న స్తోమయీ స్తోమైర్నన స్తోమయీ క్రతుం క్రతుగ్వస్తోమైర్నన స్తోమయీ క్రతుం స్తోమయీ క్రతుం క్రతుగ్వస్తోమయీ స్తోమయీ క్రతుం నన క్రతుగ్వస్తోమయీ స్తోమయీ క్రతుం క్రతుం నన క్రతుం క్రతుం న భద్రం భద్రం న క్రతుం క్రతుం న భద్రం భద్రం భద్రం నన భద్రగో హృది స్పృశగో హృది స్పృశం భద్రం నన భద్రగో హృది స్పృశం భద్రగో హృది స్పృశగో హృది స్పృశం భద్రం భద్రగో హృది స్పృశం స్పృశమితి హృది స్పృశం మధ్యామాతేతరుధ్యామర్ధ్యామాత ఓహైరోహైస్తరుధ్యామర్ధ్యామాత ఓహైరోహైస్తేత ఓహై ఓహైరిత్యోహై అగ్నే ఊర్ధ్వయోర్ధ్వయా

మనుష్యా

సాధయతు సాధయతు త్వా సాధయతు దివో దివః సాధయతు త్వా సాధయతు దివః సాధయతు దివో దివః సాధయతు సాధయతు దివః పృష్ఠే పృష్ఠే దివః సాధయతు సాధయతు దివః పృష్ఠే పృష్ఠే పృష్ఠే దివో దివః పృష్ఠే జ్యోతిష్మదేం జ్యోతిష్మదేం పృష్ఠే దివో దివః పృష్ఠే జ్యోతిష్మదే జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం పృష్ఠే పృష్ఠే జ్యోతిష్మదీం విశ్వస్మై విశ్వస్మై జ్యోతిష్మదీం పృష్ఠే పృష్ఠే జ్యోతిష్మదీం విశ్వస్మై జ్యోతిష్మదీం విశ్వస్మై విశ్వస్మై జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ విశ్వస్మై జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం విశ్వస్మై ప్రాణాయాస్మై ప్రాణాయ ప్రాణాయ విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ బాణాయ బాణాయ ప్రాణాయ విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ బాణాయ ప్రాణాయ బాణాయ బాణాయ ప్రాణాయ ప్రాణాయ బాణాయ విశ్వం విశ్వమపానాయ ప్రాణాయ ప్రాణాయ బాణాయ విశ్వం ప్రాణాయేతి ప్రాణాయ బాణాయ విశ్వం విశ్వమపానాయ బాణాయ విశ్వం జ్యోతిర్జ్యోతిర్విశ్వమపానాయ బాణాయ విశ్వం జ్యోతి బాణాయేత్య ప్రాణాయ విశ్వం జ్యోతిర్జ్యోతిర్విశ్వం విశ్వం జ్యోతిర్యచ్చ జ్యోతిర్విశ్వం విశ్వం జ్యోతిర్యచ్చ జ్యోతిర్యచ్చ జ్యోతిర్జ్యోతిర్యచ్చ పరమేష్ఠి పరమేష్ఠి యచ్చ జ్యోతిర్జ్యోతిర్యచ్చ పరమేష్ఠి పరమేష్ఠి పరమేష్ఠి యచ్చేచ్చ పరమేష్ఠి తే పరమేష్ఠి యచ్చేచ్చ పరమేష్ఠి పరమేష్ఠి తే పరమేష్ఠి పరమేష్ఠి దేధిపతిరధిపతిస్తే పరమేష్ఠి పరమేష్ఠి దేధిపతి దేధిపతిరధిపతిస్తే పురోవాదసనిరధిపతిస్తే పురోవాదసనిరధిపతిరధిపతి పురోవాదసనిరసి పురోవాదసనిరస్యసి పురోవాదసనిః పురోవాదసనిరస్య భ్రసనిరభ్రసనిరసి పురోవాదసనిః పురోవాదసనిరస్య భ్రసనిః పురోవాదసనిరిది పురోవాదసనిః భ్రసనిరభ్రసనిరస్యస్య భ్రసనిరస్యస్య భ్రసనిరస్యస్య భ్రసనిరసి భ్రసనిరస్యస్య భ్రసనిరభ్రసనిరసి విద్యుత్సనిర్విద్యుత్సనిరస్య భ్రసనిరభ్రసనిరసి విద్యుత్సనిః భ్రసనిరిత్య భ్రసనిః విద్యుత్సనిర్విద్యుత్సనిరస్య విద్యుత్సనిరస్యసి విద్యుత్సనిరస్యసి విద్యుత్సనిరసి విద్యుత్సనిరస్యసి విద్యుత్సనిర్విద్యుత్సనిరసిస్తనయత్నసనిస్తనయత్న సనిరసి విద్యుత్సనిర్విద్యుత్సనిరసిస్తనయత్న సనిహి విద్యుత్సనిరిది విద్యుత్సనిస్తనయత్న సనిరస్యసిస్తనయత్న సనిరస్యసిస్తనయత్న సనిరస్యసిస్తనయత్న సనిరసి సనయత్నసనిరస్యసిస్తనయత్నసనిస్తనయత్న సనిరసి వృష్టిసనవృష్టిస్తనయత్నసనిస్తనయత్నసనిరసి యాన్యసి దేవానాం దేవానాం శ్రియాని యాన్యసి దేవానాం దేవానాం దేవానామస్తి దేవానామగ్నేయాన్యగ్నేయాని దేవానామస్తి దేవానామగ్నేయాని దేవానామగ్నేయాన్యగ్నేయాని దేవానాం దేవానామగ్నేయాన్యస్య జ్ఞేయాని దేవానాం దేవానామగ్నేయాన్యసి అగ్నేయాన్యస్య జ్ఞేయాన్యగ్నేయాన్యది వాజోర్వాజోరస్య దేవానామస్తి దేవానాం వాయోయాని వాయోయాని దేవానాం వాయోయాని దేవానాం వాయోయాని వాయోయాని దేవానాం దేవానాం వాయోయాన్యస్య వాయోయాని దేవానాం దేవానాం వాయోయాన్యస్య వాయోయాని దేవానాం దేవానాం వాయోజాన్యస్తి వాయోజాని వాయోజాన్యస్యంతరిక్షస్యాంతరిక్షస్యాతి వాయోజాని వాయోజాన్యస్యంతరిక్షస్యాయోజానేతి వాయోయానిరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యాంతరిక్షస్యా

యశోదాన్ వాయ శోదాయ శోదాన్ వాయసతి యశతి వాయ శోదాయ శోదాన్ వాయసతి శోదామితి యశః యశతి యశతి వాయసతి జోదాన్ జోదాయసతి వాయసతి జోదాని జోదాన్ జోదాన్ జోదాన్ ఆత్మే జోదాన్ యశతి జోదాన్ జోదాన్ ఆత్మే జోదాన్ జోదాన్ తేజసి జోదాన్ జోదాన్ తేజసి జోదామితి తేజః తేజసి తేజసి తేజసి పయోదాం పయోదాన్ తేజసి తేజసి పయోదా తేజసి పయోదాం పయోదాన్ తేజసి తేజసి పయోదాన్ పయోదాన్ తేజసి తేజసి పయోదాన్ పయోదాన్ పయోదాం పయోదాన్ పాపయసి పయసి పాపయోదాం పయోదాన్ పాపయసి జోదామితి భజః పాపయసి పయసి పాపయసి వచ్చోదాం వచ్చోదాం పయసి పాపయసి వచ్చోదాం చోదాం వచ్చోదాం పయసి పయసి వచ్చోదాం వచ్చోదాం పయసి పయసి వచ్చోదాం వచ్చోదాం ఆత్మా వచ్చోదాం వచ్చోదాం వచ్చది వచ్చసి వచ్చోదాం వచ్చోదాం వచ్చదే చోదామితి వచ్చః వచ్చది వచ్చసి వచ్చసి ద్రవిణోదాం ద్రవిణోదాం వచ్చసి వచ్చసి ద్రవిణోదాం ద్రవిణోదాం వచ్చసి వచ్చసి ద్రవిణోదాం ద్రవిణోదాం వచ్చసి వచ్చసి ద్రవిణోదాం ద్రవిణోదాం ద్రవిణోదాం ద్రవిణోదాం ద్రవిణే ద్రవిణే ద్రవిణోదాం ద్రవిణోదాం ద్రవిణే ద్రవిణోదామితి ద్రవిణ ద్రవిణే ద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి తేన తేన సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి తేన సాధయామి తేన తేన సాధయామి సాధయామి తేన ఋషిణ ఋషిణ తేన సాధయామి సాధయామి తేన ఋషిణ తేన ఋషిణ ఋషిణ తేన తేన ఋషిణ తేన తేన ఋషిణ తేన తేన ఋషిణ తేన ఋషిణ తేన తేన ఋషిణ ఋషిణ తేన బ్రహ్మణ బ్రహ్మణ తేన ఋషిణ ఋషిణ తేన బ్రహ్మణ తేన బ్రహ్మణ బ్రహ్మణ తేన తేన బ్రహ్మణ తయాతయా బ్రహ్మణ తేన తేన బ్రహ్మణ తయా బ్రహ్మణ తయాతయా బ్రహ్మణ బ్రహ్మణ తయా దేవతయా దేవతయాతయా బ్రహ్మణ బ్రహ్మణ తయా దేవతయా దేవతయా దేవతయాతయాతయా దేవతయాంగిరస్వతంగిరస్వ దేవతయాతయాతయా దేవతయాంగిరస్వత్ దేవతయాంగిరస్వతంగిరస్వ దేవతయా దేవతయాంగిరస్వత్ ధ్రువా ధ్రువాంగిరస్వ దేవతయా దేవతయాంగిరస్వత్ ధ్రువాంగిరస్వ ధ్రువా ధ్రువాంగిరస్వతంగిరస్వ ధ్రువాసీద సీద ధ్రువాంగిరస్వతంగిరస్వ ధ్రువాసీద ధ్రువాసీద సీద ధ్రువా ధ్రువాసీద సీదేతి సీద భోజస్కృతస్య భోజస్కృత్ భోజస్కృతసి పరి వస్కృత్ పరి వస్కృతసి భోజస్కృత్ భోజస్కృతసి పరి వస్కృత యస్కృతి భోజ కృత్ పరి వస్కృత్ పరి వస్కృతస్య పరి వస్కృతస్య పరి వస్కృతస్య పరి వస్కృతసి వస్కృతస్య పరి వస్కృత్ పరి వస్కృతసి ప్రాచీ ప్రాచ్యసి పరి వస్కృత్ పరి వస్కృతసి ప్రాచీ వస్కృతి పరి మహాకృత ప్రాచీ ప్రాచ్యస్యసి ప్రాచ్యస్యసి ప్రాచ్యస్యసి ప్రాచ్యసి ప్రాచ్యస్యసి ప్రాచే ప్రాచ్యస్యోర్ధ్వోర్ధ్వాసి ప్రాచే అంతరిక్షేంతరిక్షేంతరిక్షేదాంతరిక్షేంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరి సత్యేన సత్యేన సదస్యేన సదస్యేన సదస్యేన సదసిష్యేన సదస్యేన సత్యేన సదసి గ్రద్ధ్రతద్రద్ధ్రతదసిష్యేన సత్యేన సదసి గ్రద్ధ్రతదేన సదితిష్యేన గ్రద్ధ్రతద్గ్రద్ధ్రతదస్యతి గ్రద్ధ్రతదస్యతి గ్రద్ధ్రతదస్యతి గ్రద్ధ్రతదసి సదస్యతి గ్రద్ధ్రసద్గ్రద్ధ్రసదసి సువర్ణ సత్సువర్ణ సదసి గ్రద్ధ్రసద్గ్రద్ధ్రసదసి సువర్ణ సద్గ్రద్ధ్రసదేది గ్రద్ధ్రసద సువర్ణ సత్సువర్ణ సదస్య సువర్ణ సదస్య సువర్ణ సదస్య సువర్ణ సదస్య సువర్ణ సదస్య సువర్ణ సత్సువర్ణ సదసి సువర్ణ సదసి నాక సన్నాక సదస్య దినాక సదస్య దినాక సదస్య దినాక సదసి నాక సదస్య పృథివ్యా విశ్వాయుర్ విశ్వాయుర్ పాహి మే పాహి సర్వాయుః సర్వాయుః పాహి మే పాహి సర్వ పాహి సర్వాయ సర్వాయ పాహి పాయి సర్వాయుర్మే మే సర్వాయ పాహి పాయి సర్వాయుర్మే సర్వాయుర్మే సర్వాయ సర్వాయుర్మే పాహి పాహి మే సర్వాయ సర్వాయుర్మే పాహి సర్వాయురితి సర్వాయు మే పాహి పాహి మే మే పాహ్యగ్నే పాహి మే మే పాహ్యగ్నే పాహ్యగ్నే పాహి పాహ్యగ్నే పాహి పాహ్యగ్నేయత్ తేజరగ్నే మన్యునా వృత్రః ఇతి సువర్గః

శ్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్ట్రేష్

నక్షత్రగోరోహిణీ రోహిణీ నక్షత్రమింద్ర నక్షత్రమింద్ర ఇంద్రో నక్షత్రం నక్షత్రమింద్రో దేవత దేవతేంద్రో నక్షత్రం నక్షత్రమింద్రో దేవత ఇంద్రో దేవత దేవతేంద్ర ఇంద్రో దేవత విశృతౌ విశృతౌ దేవతేంద్ర ఇంద్రో దేవత విశృతౌ విశృతౌ దేవత దేవత విశృతౌ నక్షత్రం నక్షత్రం విశృతౌ దేవత దేవత విశృతౌ నక్షత్రం విశృతౌ నక్షత్రం నక్షత్రం విశృతౌ విశృతౌ నక్షత్రం వితర పితరౌ నక్షత్రం విశృతౌ విశృతౌ నక్షత్రం వితర నక్షత్రం పితర పితరో నక్షత్రం నక్షత్రం పితరో దేవత దేవత పితరో నక్షత్రం నక్షత్రం పితరో దేవత దేవత దేవత పితర పితరో దేవత షాఢా షాఢా దేవత పితర పితరో దేవత షాఢా దేవత షాఢా అషాఢా దేవత దేవత షాఢా నక్షత్రం నక్షత్రం షాఢా దేవత దేవత షాఢా నక్షత్రం షాఢా నక్షత్రం నక్షత్రం షాఢా షాఢా నక్షత్రమాప ఆపో నక్షత్రం నక్షత్రమాప ఆపో నక్షత్రం నక్షత్రమాపో దేవత దేవతాపో నక్షత్రం నక్షత్రమాపో దేవత ఆపో దేవత దేవతాప ఆపో దేవత షాఢా అషాఢా దేవతాప ఆపో దేవత షాఢా దేవత షాఢా అషాఢా దేవత దేవత షాఢా నక్షత్రం నక్షత్రమ షాఢా దేవత దేవత షాఢా నక్షత్రం షాఢా నక్షత్రం నక్షత్రమ షాఢా అషాఢా నక్షత్రం విశ్వే విశ్వే నక్షత్రమ షాఢా అషాఢా నక్షత్రం విశ్వే నక్షత్రం విశ్వే విశ్వే నక్షత్రం నక్షత్రం విశ్వే దేవా దేవా విశ్వే నక్షత్రం నక్షత్రం విశ్వే దేవా విశ్వే దేవా దేవా విశ్వే విశ్వే దేవా దేవత దేవత దేవా విశ్వే విశ్వే దేవా దేవత దేవా దేవత దేవత దేవా దేవా దేవత శ్రోణ శ్రోణ దేవత దేవా దేవా దేవత శ్రోణ శ్రోణ శ్రోణ దేవత దేవత శ్రోణ నక్షత్రం నక్షత్రగ్శ్రోణ దేవత దేవత శ్రోణ నక్షత్రం నక్షత్రగ్శ్రోణ శ్రోణ నక్షత్రం విష్ణుర్విష్ణు నక్షత్రగ్శ్రోణ శ్రోణ నక్షత్రం విష్ణు విష్ణుర్విష్ణుర్నక్షత్రం నక్షత్రం విష్ణుర్దేవత దేవత విష్ణుర్నక్షత్రం నక్షత్రం విష్ణుర్దేవత విష్ణుర్దేవత దేవత విష్ణుర్విష్ణుర్దేవత శ్రవిష్ట శ్రవిష్ట దేవత విష్ణుర్విష్ణుర్దేవత శ్రవిష్ట శ్రవిష్ట శ్రవిష్ట దేవత దేవత శ్రవిష్ట నక్షత్రం నక్షత్రగ్రవిష్ట దేవత దేవత శ్రవిష్ట నక్షత్రం శ్రవిష్ట నక్షత్రం నక్షత్రగ్రవిష్ట శ్రవిష్ట నక్షత్రం వసవో వసవో నక్షత్రగ్రవిష్ట శ్రవిష్ట నక్షత్రం వసవక్షత్రం వసవో వసవో నక్షత్రం నక్షత్రం వసవో దేవత దేవత వసవో నక్షత్రం నక్షత్రం వసవో దేవత వసవో దేవత దేవత వసవో వసవో దేవత శతభిషక్షతభిషక్ దేవత వసవో వసవో దేవత శతభిషక్ దేవత శతభిషక్షతభిషక్ దేవత దేవత శతభిషం నక్షత్రం నక్షత్రగో శతభిషక్ దేవత దేవత శతభిషం నక్షత్రం శతభిషం నక్షత్రం నక్షత్రగో శతభిషక్షతభిషం నక్షత్రమింద్ర ఇంద్రో నక్షత్రగో శతభిషక్షతభిషం నక్షత్రమింద్ర శతభిషగితి శతభిషక్ నక్షత్రమింద్ర ఇంద్రో నక్షత్రం నక్షత్రమింద్రో దేవత దేవతేంద్రో నక్షత్రం నక్షత్రమింద్రో దేవత దేవత దేవతేంద్ర ఇంద్రో దేవత ప్రోష్ఠపదా ప్రోష్ఠపదా దేవతేంద్ర ఇంద్రో దేవత ప్రోష్ఠపదా ప్రోష్ఠపదా ప్రోష్ఠపదా దేవత దేవత ప్రోష్ఠపదా నక్షత్రం నక్షత్రం ప్రోష్ఠపదా దేవత దేవత ప్రోష్ఠపదా నక్షత్రం ప్రోష్ఠపదా నక్షత్రం నక్షత్రం ప్రోష్ఠపదా ప్రోష్ఠపదా నక్షత్రం అజోజో నక్షత్రం ప్రోష్ఠపదా ప్రోష్ఠపదా నక్షత్రం ప్రోష్ఠపదా ఇది ప్రోష్ఠా పదా నక్షత్రమజోజో నక్షత్రం నక్షత్రమజ ఏకపాదేకపాదజో నక్షత్రం నక్షత్రమజ ఏకపాద ఏకపాదేకపాదజోజ ఏకపాద్ దేవత దేవతైకపాదజోజ ఏకపాద్ దేవత ఏకపాద్ దేవత దేవతైకపాదేకపాద్ దేవత ప్రోష్ఠపదా ప్రోష్ఠపదా దేవతైకపాదేకపాద్ దేవత ప్రోష్ఠపదా ఏకపాదిత్యేకపాద దేవత ప్రోష్ఠపదా ప్రోష్ఠపదా దేవత దేవత ప్రోష్ఠపదా నక్షత్రం నక్షత్రం ప్రోష్ఠపదా దేవత దేవత ప్రోష్ఠపదా నక్షత్రం ప్రోష్ఠపదా నక్షత్రం నక్షత్రం ప్రోష్ఠపదా ప్రోష్ఠపదా నక్షత్రమహిరహిర్నక్షత్రం ప్రోష్ఠపదా ప్రోష్ఠపదా నక్షత్రమహిర్ ప్రోష్ఠపదా ఇది ప్రోష్ఠపదా

ఊర్జశ్చేషోర్జ అభ్యర్థు అభికల్పమానా అర్థో ఇత్యర్థో అభికల్పమానా అభ్యర్థు అభికల్పమానా అభ్యవికల్పమానా ఇంద్రమింద్రం కల్పమానా కల్పమానా ఇంద్రమివేంద్రం కల్పమానా కల్పమానా ఇంద్రమివ ఇవేంద్రమింద్రమివ దేవ అభ్యభిదేవ ఇదేవ దేవ అభి అభిసగోసమభ్యభిసంవిశంతు విశంతు సమభ్యభిసంవిశంతు విశంతు సంయత్ సంయద్ విశంతు విశంతు సంయత్ విశంతు సంయత్ సంయద్ విశంతు సంయత్ సంయద్ది ప్రచేతాశ్చాగ్నేరగ్నేశ్చాగ్నే సోమస్య సోమస్యాగ్నేశ్చాగ్నే సోమస్య సోమస్య సోమస్యాగ్నేరగ్నే సోమస్య సూర్యస్య సూర్యస్య సోమస్యాగ్నేరగ్నే సోమస్య సూర్యస్య సోమస్య సూర్యస్య సోమస్య సోమస్య సూర్యస్య సోమస్య సూర్యస్య సోమస్య సూర్యస్య సోమస్య సూర్యస్య చోగ్రాచ భీమా భీమా చోగ్రోగ్రాచ భీమా భీమా భీమా భీమా భీమా చ పితృణాం పితృణాం చ భీమా భీమా చ పితృణాం యమస్య యమస్య పితృణాం పితృణాం యమస్యేంద్రస్యేంద్రస్య యమస్య పితృణాం పితృణాం యమస్యేంద్రస్య ఇంద్రస్య ధ్రువా ధ్రువేంద్రస్యేంద్రస్య ధ్రువాచ ధ్రువేంద్రస్యేంద్రస్య ధ్రువాచ పృథివీ పృథివీ చ పృథివీ చ పృథివీ చ పృథివీ చ పృథివీ దేవస్య దేవస్య దేవస్య సవితు సవితుర్దేవస్య దేవస్య సవితుః ఆదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్య అధిపతయస్తేభ్యోధిపతయోధిపతయస్తేభ్యో నమో నమస్తేభ్యోధిపతయోధిపతయస్తేభ్యో నమః తేభ్యో నమో నమస్తేభ్యస్తేభ్యో నమస్తే నమస్తేభ్యస్తేభ్యో నమస్తే నమో నమస్తే నమస్తే నమో నమస్తే నమస్తే నో నస్తే మృడయంతు మృడయంతు నస్తే తేనో మృడయంతు మృడయంతు మృడయంతు నో మృడయంతు మృడయంతు తే మృడయంతు మృడయంతు మృడయంతు తేయం విష్మోయం విష్మోయం విష్మో యోజోద్విష్మోయం విష్మోయ నియుతం ప్రయుతం ప్రయుతం నియుతం ప్రయుతం చ ప్రయుతం ప్రయుతం చ ప్రయుతం చ ప్రయుతం చ ప్రయుతం చ ప్రయుతం ప్రయుతం చాత్పదం చాత్పదం చాత్పదం చాత్పదం చాత్పదం చాత్పదం జన్యర్బుదం జన్యర్బుదం జన్యర్బుదం చ సముద్ర సముద్రశ్చన్యర్బుదం జన్యర్బుదం చ సముద్ర కామదుఘా ఇతి కామా దుఘా అహా కామస్మిన్ నమస్మిన్ దిశామాశయాశయా నోన ఆశయా దిశాం దిశామాశయా శుక్రే శుక్రే శుక్రే అహన్యహని శుక్రే శుక్రే అహని

సామను వై రూపే వై రూపే సామన్యహే సామను వై రూపే వై రూపే సామన్యహ సామన్యహేహ సామన్ సామన్యహ తత్తదిహ సామన్ సామన్యహ తత్తవిహేహేమ శకేమ తత్తచ్చకేమ జగత్యా జగత్యా శకేమ తత్తచ్చకేమ జగత్యా జగత్యైనమేనం జగత్యా జగత్యైనం విక్షు విక్ష్వేనం జగత్యా జగత్యైనం విక్షు విక్ష్వేనమేనం విక్ష్వా విక్ష్వేనమేనం వేషయామో వేషయామ ఆవిక్షు విక్ష్వా వేషయామ ఇది వేషయామ దేవా దేవా విశ్వే విశ్వే దేవాత్ సప్తదశేన సప్తదశేన దేవా విశ్వే విశ్వే దేవాత్ సప్తదశేన దేవాత్ సప్తదశేన సప్తదశేన దేవా దేవా సప్తదశేన వర్చో వర్చ సప్తదశేన దేవా దేవా సప్తదశేన వర్చ వర్చో వర్చ సప్తదశేన సప్తదశేన వర్చ ఇదమిదం వర్చ సప్తదశేన సప్తదశేన వర్చ ఇదం సప్తదశేనేతి సప్త దశేన ఇదమిదం వర్చో వర్చ ఇదం క్షత్రం క్షత్రమిదం వర్చో వర్చ ఇదం క్షత్రం ఇదం క్షత్రం క్షత్రమిదమిదం క్షత్రకోశ నిలపాత కోశ నిలపాతం క్షత్రమిదమిదం క్షత్రకోశ నిలపాతం క్షత్రకోశ నిలపాత కోశ నిలపాతం క్షత్రం క్షత్రకోశ నిలపాతముగ్రముగ్రకోశ నిలపాతం క్షత్రం క్షత్రకోశ నిలపాతముగ్రం నిలపాతముగ్రముగ్రకోశ నిలపాత కోశ నిలపాతముగ్రం నిలపాతమిది సలిల ఉగ్రమిత్యుగ్రం దిశాం దిశాం ధర్త్రీ ధర్త్రీ దిశాం క్షత్రం క్షత్రం దిశాం ధర్త్రీ ధర్త్రీ దిశాం క్షత్రం దిశాం క్షత్రం క్షత్రం దిశాం దిశాం క్షత్రమిదమిదం క్షత్రం దిశాం దిశాం క్షత్రమిదం క్షత్రమిదమిదం క్షత్రం క్షత్రమిదం దాధార దాధారేదం క్షత్రం క్షత్రమిదం దాధార ఇదం దాధార దాధారేదమిదం దాధారోపస్థోపస్థా దాధారేదమిదం దాధారోపస్థా దాధారోపస్థోపస్థా దాధార దాధారోపస్థాశానామాశానాముపస్థోపస్థాశానా మిత్రవన్ మిత్రపదాశానాముపస్థోపస్థాశానాం మిత్రవత్యుపాశానాం మిత్రవన్ మిత్రపదాశానామాశానాం మిత్రపదస్వస్తు మిత్రపదాశానామాశానాం మిత్రపదస్తు మిత్రవదస్వస్తు మిత్రవన్ మిత్రవదస్వోజోజో అస్తు మిత్రవన్ మిత్రవదస్వోజో మిత్రోజోజోజోజోజరుణా శరద శరదా మిత్రావరుణా మిత్రావరుణా శరదాన్నామన్నాగో శరదా మిత్రావరుణా మిత్రావరుణా శరదాన్నా మిత్రావరుణేతి మిత్రావరుణా శరదాన్నామన్నాగో శరదా శరదాన్నాం జిగిత్నో జిగిత్నో అన్నాగో శరదా శరదాన్నాం జిగిత్నో అన్నాం జిగిత్నో జిగిత్నో అన్నామన్నాం జిగిత్నో ఆత్మా ఆత్మై జిగిత్నో అన్నామన్నాం జిగిత్నో ఆత్మై అస్మాస్మై జిగిత్నో జిగిత్నో అస్మై రాష్ట్రాయ రాష్ట్రాయాస్మై జిగిత్నో జిగిత్నో అస్మై రాష్ట్రాయ జిగిత్నో ఇది జిగిత్నో అస్మై రాష్ట్రాయ రాష్ట్రాయాస్మాస్మై రాష్ట్రాయ మహిమహి రాష్ట్రాయాస్మాస్మై రాష్ట్రాయ మహి రాష్ట్రాయ మహిమహి రాష్ట్రాయ రాష్ట్రాయ మహి శర్మ శర్మ మహి రాష్ట్రాయ రాష్ట్రాయ మహి శర్మ శర్మ శర్మ మహిమహి శర్మ యక్షతం యక్షతకో శర్మ మహిమహి శర్మ యక్షతం శర్మ యక్షతం యక్షతకో శర్మ శర్మ యక్షతం వైరాజే సామన్ సామను వైరాజే వైరాజే సామన్నధ్యది సామను వైరాజే వైరాజే సామన్నధి సామన్నధ్యది సామన్ సామన్నధి మే మే అధి సామన్ అధి మే మే అధ్యధి మే మనీషా మనీషా మే అధ్యధి మే మనీషా మనీషా మనీషా మే మే మనీషా నుష్టుభా నుష్టుభా మనీషా మే మే మనీషా మనీషా మనీషా నుష్టుభా సంభృతగో సంభృతమనుష్టుభా మనీషా మనీషా నుష్టుభా సంభృతం సంభృతగో సంభృతమనుష్టుభా నుష్టుభా సంభృతం వీర్యం వీర్యగో సంభృతమ నుష్టుభా వీర్యం వీర్యగో సంభృతగో సంభృతం వీర్యగో సహస్రో వీర్యగో సంభృతగో సంభృతం వీర్యగో సహ సంభృతమితి సంభృతం వీర్యగో సహస్రో వీర్యం వీర్యగో సహ ఇది సహ క్షత్రం క్షత్రమిదమిదం క్షత్రం మిత్రవన్ మిత్రవత్ క్షత్రమిదమిదం క్షత్రం మిత్రవత్ క్షత్రం మిత్రవన్ మిత్రవత్ క్షత్రం క్షత్రం మిత్రవదార్ద్రదాన్వార్ద్రదాను మిత్రవత్ క్షత్రం క్షత్రం మిత్రవదార్ద్ర

మనోతేతి మనోత పుదర్మాతరిష్ మాతరిష్ బృహస్పతర్ బృహస్పతర్మాతరిష్ మాతరిష్ోత వాయుర్వాయుత మాతరిష్ మాతరిష్ోత వాయు వాయుర్వాయుస్తంధువానా వాయుర్వాయుస్తంధువానా వాత వాత సంధువానా వాయుర్వాయుస్తంధువానా వాత ఇది చతుర్థకాండే చతుర్థ ప్రశ్నస్య ఘనపాఠః సమాప్తః.